269 లభైస్వర్యసమున్నతి సం ధా లభైస్వర్యసమున్నతి ఐశ్వర్యాణం సమున్నత ఆధిక్యం పర్యవసాన మిత్యర్థ లబ్ధి ఐశ్వర్యసమున్నతియ సా తథా తమీశ్వరాణం పరమం మహేశ్వరం ఇతి శ్రుతేయ నాంతో రెండుస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఇతి స్మృతేశ్చ ఏష సర్వేశ్వర ఏష సర్వజ్ఞ ఏషోంతర్యామేష యోన్యః సర్వస్య ఇతి శ్రుతౌ నిరుపాధిక మహదేశ్వర్య సంపత్తే తదుపాసకానా మదస్త్యాది మహాగ్రీణాం దర్శనాత్ తదీయ మహదేశ్వర్యస్య నిరవధికత్వబతి కిము వక్తవ్యమితి జ్ఞాయతే ఇత్యభిప్రాయః ఓం లభైస్వర్యసమున్నత్యే నమః ఆం వి ఐశ్వర్యముల యాధిక్యము పర్యవసానము ఐశ్వర్యసమున్నతి ఐశ్వర్యసమున్నతి గలదిగాన శ్రీమహారా లభైశ్వర్యసను జ్ఞతః సంకీర్తింపబడును అమమ తమీశ్వరాణం పరమం మహేశ్వరం ఈశ్వరులలో పరమ మహేశ్వరుని సేవింపుమనియు నాంతో ఓస్తి దివ్యానాం విభూతీనాం పరంతపన దివ్యానుభూతుల కంతము లేదనియు శృతిస్మృతుల వలన తెలియచున్నది. ఏష స సర్వేశ్వర ఏమ సర్వజ్ఞహయనుచు ఈయన సర్వేశ్వరుడు ఇతడు సర్వజ్ఞుడు కీతకు అంతర్యామి ఇతడు సర్వకారణము అని చెప్పునట్టి శృతియందు నిరుపాధికమైన మహదేశ్వర్య సంపదుపాసన చేయునట్టి యగస్త్యాది మహర్షులకు తన్మహదేశ్వర్య సంపద కన్పడుచున్నది. అందువలన పరమేశ్వరి యొక్క మహదేశ్వర్యము నిరవధికమని విశేషించి ఏమి చెప్పనగునని కై ముత్యన్యాయముతో తెలియవలయునని యాశయము. 392 లలితా త్రిశతీ కాశ్యం.